विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। वो श्रीमत्यै गोदादेव्यै नमः। ఈ రోజు పాసురం పాసురం యొక్క తాత్పర్యం. భరద్వాజ పక్షులు తెల్లవారుజామున్న లేచి అన్ని వైపులను మాట్లాడుకొంచున్నవి. ఆ ధ్వనినైనా నీవు వినలేదా? ఓ పిచ్చిదాన, పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవటచే సువాసనలు వెదజల్లుచున్న జుట్టుముడులతో ఉన్న గోపకాంతలు కవ్వములతో పెరుగు చిలుకుచున్నప్పుడు పెరుగుకుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని, ఆ కాంతల కంకణధ్వని, మెడలోని ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమును అంటుచున్నవి. నీ చెవికి సోకలేదా? ఓ నాయకురాలా, అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉండిన పరమాత్మ మనకు కనపడవలనని శరీరము ధరించి కృష్ణుడుగా అవతరించినాడు. లోకకంటుకులైన వారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేళ నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు తెరవవలయునని మేల్కొల్పుట ఇందలి భావము. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.